కృష్ణ యజుర్వేదాంతర్గత 11 గర్భోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. యద్గర్భోపనిషద్వేద్యం గర్భస్య స్వాత్మబోధకం శరీరాపహ్నవాత్ సిద్ధం స్వమాత్రం కలయే హరిం. శ్లోక యద్గర్భోపనిషద్వేద్యం గర్భస్య స్వాత్మబోధకం శరీరాపహ్నవాత్ సిద్ధం స్వమాత్రం కలయే హరిం. గర్భస్థ శిశువు యొక్క యోచనారీతిని, శరీరము పొందినందుకు ఉపయోగించుకొనవలసిన విధిని, జీవిత యజ్ఞతత్వమును బోధించే గర్భోపనిషత్ను అధ్యయనము చేయువాడు ఆ శ్రీహరిని స్వ ఆత్మరూపముగా దర్శించగలడు. ఓం పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం షడ్గుణయోగయుక్తం తత్సప్తధాతు త్రిమలం ద్వియోని చతుర్విధాహారమయం శరీరం భవతి. ఓం. ఒకటి పంచాత్మకం పంచ సువర్తమానం షటాశ్రయం షట్గుణయోగయుక్తం తం సప్తధాతుం త్రిమలం త్రియోనిం చతుర్విధ నాలుగు ఆహారమయం శరీరం. ఓంకారరూప పరమాత్మ నమస్కరించుచున్నాము. ఈ భౌతిక దేహము 5 వస్తువులతో తయారైనది. పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు కలిగినదే వర్తిస్తోంది. ఆరింటిని ఆశ్రయించి ఉంటోంది. 6 గుణములతో కూడి ఉంటోంది. సప్తధాతువులు ఇందులో ఉన్నాయి. 3 మలములు, 3 యోనులు కలిగి ఉన్నది. భక్ష్యభోజ్య చోహ్యలేహ్యములనబడే 4 రకాల ఆహారాలు ఇది స్వీకరిస్తూ ఈ దేహము జీవనము కొనసాగిస్తోంది. పంచాత్మకమితి కస్మాత్ పృథివ్యాపస్తేజోవాయురాకాశమితి. అస్మిన్ పంచాత్మకే శరీరే కా పృథివీ కా ఆపః కిం తేజః కో వాయుః కిమాకాశం తత్ర యత్కఠినం సా పృథివీ యద్రవం తా ఆపో యదుష్ణం తత్తేజో యత్సంచరతి సవాయః యత్సుషిరం తదాకాశమిత్యుచ్యతే. 2 భవతి పంచాత్మకం ఇతి కస్మాత్. 3 పృథివీ ఆపః తేజో వాయుః ఆకాశాత్ ఇతి అస్మిన్ పంచాత్మకే శరీరే. పంచాత్మకము అనగా 1 పృథివీ భూమి, 2 ఆపః జలము, 3 తేజస్సు, 4 వాయువు, 5 ఆకాశము. వీటినే పంచాత్మకము అనే పేరుతో చెప్పుచున్నారు. ఈ 5 కూడా ఈ శరీర నిర్మాణమునకు మూల పదార్థములు. 4 కా పృథివీ, కా ఆపః, కిం తేజః, కో వాయుః, కిం ఆకాశం ఇతి అస్మిన్ పంచాత్మకే శరీరే. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనగా ఏమి? ఈ పంచాంశక సమన్విత శరీరములో అవి ఏ రూపములుగా ఉన్నాయి? 5 యత్ కఠినం సా పృథివీ, యత్ ద్రవం తత్ ఆపో, యత్ ఉష్ణం తత్ తేజో, యః సంచరతి స వాయుః, యత్ సుషిరం తత్ ఆకాశం ఇతి ఉచ్యతే. పృథివీ కఠినంగా ఉండేది, సోలిడ్. ఆపో ద్రవముగా ఉండేది, లిక్విడ్. తేజస్సు ఉష్ణముగా ఉండేది, హీట్ లైక్. వాయుః చలనము, స్పందము, వైబ్రేషన్ మూవ్మెంట్. ఆకాశము స్థానము, ప్లేస్మెంట్ అండ్ వే అవుట్, ద్వారముగా ఉన్నది. సుషిరం వివృద్ధి చేయనది, దాట్ ఫ్రోమ్ విచ్ ఆల్ ఏస్ డెవలప్స్. తత్ర పృథివీ ధారణే ఆపః పిండికరణే తేజః ప్రకాశనే వాయుర్గమనే ఆకాశమవకాశ ప్రదానే పృథక్ శ్రోత్రే శబ్దోపలబ్ధౌ త్వక్ స్పర్శే చక్షుషీ రూపే జిహ్వారసనే నాసికాఘ్రాణే ఉపస్థశ్చానందనిపానముత్సర్గే బుద్ధ్యా బుద్ధ్యతి మనసా సంకల్పైతి వాచా వదతి. 6 తత్ర పృథివీ నామా ధారణే ఆపః పిండికరణే తేజోరూపదర్శనే వాయుః గమనే ఆకాశం అవకాశప్రదానే శ్రోత్రం శబ్దే త్యక్స్పర్శే చక్షురూపే జిహ్వరసే ఘ్రాణం గంధే వాక్వచనే పాణిః ఆదానే పాదో గమనే పాయః విసర్గే ఉపస్థ ఆనందే వర్తతే పృథివీ ఆకారము కలిగి ఉంటోంది. నామధారిణి పొడి రూపం డ్రాయ్ పౌడర్ ద్రవము పొడిని పిండీకరణం చేస్తూ ఉన్నది, పొడిని సపిండీకృతం చేస్తోంది, తేజస్సు రూపములను దర్శింపజేస్తోంది, వాయువు గమనమును చలనమును నిర్వర్తిస్తోంది, ఆకాశము అవకాశమును స్పేస్ ప్రసాదిస్తోంది, చెవులు వినటానికి శబ్దము కొరకే, చర్మము స్పర్శానుభవము కొరకు, చక్షువులు చూడటానికి కళ్ళు, నాలుక రుచిని ఆస్వాదించటమును, ముక్కులు వాసన చూచుటయందును, నోరు మాటలు పలుకుటయందును, చేతులు వస్తువులను ఎత్తుట పట్టుటయందును, పాదములు నడుచుటయందు, పాయువు విసర్జించుటయందు వర్తిస్తూ ఉన్నాయి. ఏడు బుద్ధ్యా బుద్ధ్యతి నిశ్చినోతి, మనసా సంకల్పయతి వికల్పయతి చ, చిత్తేన సంజానాతి, అహంకారేణ అహం కరోతి, తాని తాని తత్తత్విషయేషు వర్తం. బుద్ధితో గ్రహించటం, నిర్ణయించటం, అండర్స్టాండింగ్, డిసిజన్ మేకింగ్ జరుగుచున్నది. మనస్సు సంకల్ప వికల్పములు నిర్వర్తించుచున్నది. చిత్తమిష్టంగాను సుతీక్షణమైన భావాల ఆవేశముతో అన్యమైనదంతా తెలుసుకొనుచున్నది. ఇష్టమేష్టములు ప్రదర్శించుచున్నది. అహంకారము, నేను, నేను ఇటువంటి వాడిని, ఇవన్నీ కూడా నా మనోబుద్ధి చిత్తములు నాకు చెందినవి అని భావన చేయుచున్నది. అవన్నీ వాటివాటి విషయాలలో ప్రవర్తిస్తూ స్పందిస్తూ పాల్గొనుచూ ఉన్నాయి. షడాశ్రేయమితి కస్మాత్ మధురాంలవణతిక్తకటుకషాయరసాన్ విందతే. ఎనిమిది కుతః షట్ ఆరు ఆశ్రయం ఇతి షట్వై రస మధుః ఆమ్లలవణకటు కషాయ తిక్తాః తాన్ ఆశ్రయతే తైరపి ఆశ్రితం. ఈ దేహము ఆరింటిని ఆశ్రయించి ఉంటోందని అనుకున్నాం కదా. ఏమి ఆరు? ఆ ఆరు కూడా షట్రసములు, రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, రుచులు. ఈ దేహమును ఆశ్రయించి ఉన్న రసానుభూతి తత్వములు. ఈ శరీరము ఈ ఆరు రసములను ఆశ్రయించి ఉంటోంది. అవి ఈ శరీరమును ఆశ్రయించి ఉంటున్నాయి కూడా. తొమ్మిది షడ్వై ఆరు భావ వికార అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్ష్యతే వినశ్యతి ఇతి భవతి విక్రియతే చ. షట్ భావ వికారాలు ఏమై ఉన్నాయి? ఒకటి ఉండటం, రెండు కలగటం, ప్రత్యక్షమవటం, పుట్టటం, మూడు వృద్ధి పొందటం, నాలుగు పరిణతి పరిపక్వమవటం, ఐదు అపక్షయం పొందటం కృశించటం, ఆరు నశించటం. ఈ షట్ వికారములు ఈ దేహము పొందుచుండటం జరుగుతోంది. ఉనికి, జననము, వృద్ధి, పరిణతి, అపక్షీయము, వినాశనము ఆరు. పది షడ్వై చక్రాణి మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక ఆగ్నేయ ఆజ్ఞ అనాహత విశుద్ధాని తత్థం అన్య ఆశ్రితం. ఈ దేహములో షట్ చక్రములు ఉన్నాయి. సహస్రార స్థానము 6 అజ్జ గా చక్రము 5 విశుద్ధ చక్రము 4 అనాహత చక్రము 3 మణిపూరకము 2 స్వాధిష్ఠానము 1 మూలాధార చక్రము. ఈ 6 చక్రములు శక్తి స్థానములై ఆయా 6 నాడులను ఆశ్రయించినవై ఉన్నాయి. గర్భుపనిషత్ దేహములు 6 చక్రస్థానములు. 11 షట్ 6 అవగుణాహ కామాదేహ సమాదేహ చ సమాదేశ్చ గుణాహ తత్ యోగ సన్నిష్ఠ తయా చయుక్తం. 6 అవగుణములు ఈ దేహమును వెంటనంటి 6 అవగుణాలు ప్రదర్శనమగుచున్నాయి. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము 6 6 సద్గుణాలు సమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము 6 ఈ 6 షడంగములు యోగ సాధన యొక్క 6 అంగములు. ఇవన్నీ వాటి నిష్ఠతో దేహములో చేరి ఏర్పడినవై ఉన్నాయి. అనగా పరమాత్మతో సంనిష్ఠను ఈ 6 ప్రసాదిస్తూ యోగిని యుక్తునిగా తీర్చిదిద్దగలవు. షడ్జషభగాంధారమధ్యమ పంచం ధైవత నిషాదాశ్చేతి ఇష్టానిష్ట శబ్ద సంజ్ఞా ప్రతివిధాః సప్తవిధా భవంతి. 1 వార్ ప్రణిధానాద్దశ విధా భవంతి. శుక్లో రక్తః కృష్ణో ధూమ్రః పీతః కపిలః పాండుర ఇతి సప్తధాతుమితి కస్మాత్ యదా దేవదత్తస్య ద్రవ్యాది విషయ జాయంతే పరస్పరం సౌమ్యగుణత్వాత్ షడ్విధో రసో రసాచ్ఛోణితం శోణితాన్మాంసం మాంసాన్మేదో మేదసః స్నావస్నాంనోస్థిన్యస్థిభ్యో మజ్జా మజ్జినః శుక్రం శుక్రశోణిత సంయోగాదావర్తతే గర్భో హృది వ్యవస్థా. నైతి హృదయంతరాగ్ని అగ్నిస్థానే పిత్తం పిత్తస్థానే వాయుః వాయుస్థానే హృదయం ప్రాజాపత్యాత్క్రమాత్. 2 12 అథ చ షడ్జ ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదాచ నిషాదాశ్చ ఇతి ఇష్ట అనిష్ట శబ్ద సంజ్ఞాః ప్రతివిధా భవంతి సప్త. శుక్లో రక్తః కృష్ణో ధూమ్రః పీతః కపలః పాండర ఇతి సప్త ధాతవత్ తత్వర్ణాః. ఈ దేహము యొక్క గొంతు విభాగము నుండి బయల్వెడలు నాదము 6 విధములుగా విభజించి చెప్పబడుచున్నాయి. షడ్జము ఋషభము గాంధారము పంచమ మధ్యమ దైవత నిషాదము శబ్దములు 7 సంగీత నలములను సప్తస్వరములు సరిగమపదని జనింపజేస్తున్నాయి. ఇవి ఆ దేహికి ఇష్టములైన అయిష్టములైన శబ్దముల సంజ్ఞలుగా ఆగుచున్నాయి. శబ్దార్థావగాహన శృతి అభిరుచులను అనుసరించి వీటిలో కొన్ని పరస్పర మధుర రూపంగాను మిగిలినవి పరస్పర బాధిత రూపములుగా ఉంటున్నాయి. 7 ధాతువులు ఈ దేహములో అంతరమున ఏర్పడినవై ఉన్నాయి. శుక్లము బొమికలు రక్తము మాంసము చర్మము క్రొవ్వు మజ్జ నాడులు. శుక్లము తెలుపు రక్తము ఎరుపు కృష్ణము నలుపు ధూమ్రము బూడిద రంగు పీతము పసుపు రంగు కపెలము గోధుమ రంగు పాండరము ఎరుపు నలుపుతో కలిసిన తెలుపు 7 రంగులతో ఆయా ధాతువులు ఉండి ఉంటున్నాయి. 13 కస్మాత్ యదా కస్యచిత్ ద్రవ్య విషయ జాయంత ఉపచీయంతే పరస్పర రసగుణత్వాత్వ యోనిః సరసః. దేహంలో బాహ్యద్రవ్యములు ఆహార పదార్థములు మొదలైనవి ప్రవేశించగానే రసతత్వ స్పందన జరుగుచున్నది. ద్రవ్యము యోచనల నుండి దేహంలో ఒక్కొక్క రసగుణము ప్రకోపనమై రసతత్వము అని చెప్పబడుతోంది. దేహములోని రసము కారణంగా రసాయనిక మార్పులు పొందుచుండగా అనేక ధాతుక్రమ భూత పదార్థాలు ఏర్పడి వృద్ధి పొందుచున్నాయి. 14 షట్ 6 విధో షడ్విధో రసోహ రసాత్ సోనితం, సోనితాత్ ఉప్మాంసం, మాంసాత్ మేదో. దేహములో ఆరు విధములగు రసములు జనిస్తున్నాయి. దేహములోని రసము నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి క్రొవ్వు. మేదసో అస్థిని, అస్థిభ్యో మజ్జ, మజ్జాయ శుక్లం, శుక్లసోనిత సంయోగాత్. ఆవర్తతే గర్భో హృది వ్యవస్థాం నయతి. క్రొవ్వు నుండి ఎముకలు, ఎముకల నుండి మజ్జ, మజ్జ నుండి శుక్లము ఏర్పడుచున్నాయి. శుక్లసోనిత సంయోగముచే పురుషాంశ స్త్రీ అంశలచే గర్భము ప్రజ్ఞాన్సి కలుగుచున్నది. గర్భమున జనించు శిశువులో నూతన హృదయ వ్యవస్థ అంతా జనిస్తోంది. 15 హృదయభ్యో అంతరాగ్న్యః. అగ్నిస్థానే పిత్తం, పిత్తస్థానే వాయుః, వాయుస్థానే హృదయం. ఆ నూతన గర్భస్థ శిశువు హృదయస్థానములో అంతరాగ్ని, ఆ అంతరాగ్ని స్థానములో పిత్తము, ఆ పిత్తము స్థానములో ప్రాణవాయువులు శక్తి, ఆ ప్రాణవాయుశక్తి స్థానములో హృదయము ఏర్పడుచున్నాయి. ఋతుకాలే సంప్రయోగాధికరాత్రోషితం కలిలం భవతి. ప్రాజాపతి ఋతుకాలే సంప్రయోగత ఏకరాత్రోషితం కలలం భవతి. ప్రజాపతియగు బ్రహ్మదేవుని సృష్టి నియమానుసారంగా ఋతుకాలంలో స్త్రీపురుషుల సంయోగము చేత ఇదంతా జరుగుతోంది. పురుషుని నుండి శుక్లము, స్త్రీ నుండి సోనితము, ఈ రెండు స్త్రీ గర్భంలో ఏకము పొందినప్పుడు ఒక్క రాత్రి గడవగానే అది మీగడ వంటి ముద్ద అగుచున్నది. సప్తరాత్రోషితం బుద్బుదం భవతి. అర్ధమాసాభ్యంతరేణ పిండో భవతి. 16 సప్తరాత్రోషితం బుద్బుదం భవతి. అర్ధమాస అభ్యంతరేణ పిండో భవతి. ఆ పురుషాంశ శుక్లము స్త్రీ అంశ సోనితముల మిశ్రమముగు మీగడ వంటి ముద్ద 7 రాత్రులు గడిచేసరికి ఒక బుడగగా ఏర్పడుచున్నది. అర్ధమాసము 15 రోజులు గడిచే సమయానికి ఆ బుడగ ఒక పిండము ద్రవపు ముద్ద ఆకారముగా ఆగుచున్నది. మాసాభ్యంతరేణ కఠినో భవతి. మాసద్వయన శిరః సంపద్యతే మాసత్రయేణ పాదప్రవేశో భవతి. అథ చతుర్థే మాసే జఠరకట ప్రదేశో భవతి. పంచమే మాసే పృష్ఠవంశో భవతి. షష్ఠే మాసే ముఖనాసికాక్షిశ్రోత్రాణి భవంతి. సప్తమే మాసే జీవేన సంయుక్తో భవతి. అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి. 17 మాసాభ్యంతరేణ కఠినో భవతి. మాసద్వయేన శిరః కృతే. మాసత్రయేణ పాదప్రదేశో భవతి. అథ చతుర్థే మాసే గుల్భ జఠరకటి ప్రదేశో భవతి. పంచమే మాసే పృష్ఠవంశో భవతి. షష్ఠే మాసే ముఖ నాసక్షిశ్రోత్రాణి భవంతి. సప్తమే మాసే జీవసంయుక్తో భవతి. అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి. నవమే అపీవతే. ఒక నెల ఒకటి గడిచేసరికి పల్చగా ఉన్న ఆ పిండము గట్టిపడుతోంది. 2 నెలల కాలం గడుస్తున్న సమయానికి ఆ పిండపు ముద్దకు శిరోభాగం ఏర్పడుతోంది. 3 నెలల కాలం గడుస్తూ ఉండగా శిరోభాగముతో కూడిన ఆ పిండమునకు కాళ్ళు చేతుల ఆకారాలు తయారుగుచున్నాయి. 4 నెలలు అయ్యేసరికి ఆ శిరోభాగము కాళ్ళు చేతుల ఆకారం గల పిండమునకు కటి ప్రదేశము మొలత్రాడు భాగము ఏర్పడుతోంది. కడుపు నడుము తొడలు ఏర్పడుచున్నాయి. 5 నెలలకు ఆ శిరస్సు కాళ్ళు చేతులు తొడలు కడుపు నడుము గల పిండమునకు వెన్నెముక ఏర్పడుచున్నది. 6 నెలలకు ఆ పిండమునకు ముక్కు ప్రాణశక్తి కదలికలు కళ్ళు, చూపు, చెవులు, వినికిడి శక్తి ఏర్పడినవగుచున్నాయి. 7 నెలలు గడుస్తూ ఉండగా ఆ గర్భస్థ పిండమునకు అనుభవ రూపమగు జీవశక్తి, జీవాత్మ, ఎక్స్పెరినియర్ యొక్క సంయుక్తత, అసోసియేషన్ జరుగుతోంది. జీవాత్మ సంబంధించిన అహం ప్రవర్తితమవుతోంది. 8 నెలలు పూర్తియగుచుండగా ఆ జీవపిండము యొక్క అవయవములు సంపూర్ణంగా ఏర్పడినవగుచున్నాయి. 9 నెలలు అయ్యేసరికి ఆ పిండము కదలటం ప్రారంభించి గర్భస్థ శిశువుగా పిలువబడుచున్నది. 18 శుక్లం పుంభాగః శోణితం స్త్రీభాగః ఉభయం క్లీబం. ఈ విధంగా 2 చోట్ల నుండి ఒక చోటికి వచ్చిన పిండభాగాలు తల్లి గర్భంలో పిండము శిశువుగా అగుచున్నాయి. పురుషభాగము శుక్లము అని పిలువబడుతోంది. స్త్రీభాగము శోణితము అనే పేరు. ఆ రెండింటినీ కలిపి క్లీబము అంటారు. ఈ విధంగా శుక్ల శోణితములు, క్లీబము, పిండము శిశువుల సృష్టికర్తయగు ప్రజాపతి సంకల్పానుసారము ఏర్పడినవగుచున్నాయి. పితు రేతోతిరిక్తాత్ పురుషో భవతి, మాతోహ రేతోతిరిక్తాత్ స్త్రియో భవంత్యభయోర్బీజతుల్యత్వాన్నపుంసకో భవతి. 19 పితృరేతో అతిరేకాత్ పురుషో భవతి, మాతృరేతో అతిరేకాత్ స్త్రియో భవంతి. స్త్రీయో హి కామిన్యత్తాసా సుఖాధిక్యత్తా ఏవ బహుళ జాయంత ఉభయోః బీజతౌల్యే నపుంసకో భవతి. పితృరేతస్సు శుక్లము యొక్క అధికత్వము చేత పురుష శిశువుగా ఆ పిండము అగుచున్నది. మాతృరేతస్సు శోణితము యొక్క అధికత్వము చేత స్త్రీ శిశువుగా అగుచున్నది. ప్రకృతి విధిని అనుసరించి స్త్రీలకు కామాధిక్యత, కామసుఖాధిక్యత కారణంగా పురుష శిశువుల కంటే స్త్రీ శిశువుల సంఖ్యాపరంగా అధికంగా ఉంటారు. స్త్రీపురుషుల శోణితము, శుక్లముల ఆధిక్యత ప్రభావములు సరిసమానముగా ఉన్నప్పుడు ఆ శిశువు స్త్రీపురుష లక్షణములతో కూడిన నపుంసక శిశువు జనిస్తోంది. వ్యాకులిత మనసోంధా ఖంజాహ కుబ్జా వామన భవంతి అన్యోన్యవాయుపరిపీడిత శుక్రద్వైధ్యాద్విధ తనుహ శాత్తతో యుగ్మాహ ప్రజాయంతే. 20 వృత్త్యనుగుణా హి ప్రవృత్త్యః తతో హి పిత్రనుగుణా ప్రజా వ్యాకులిత మనోభ్యం అంధాః ఖంజాః కుబ్జా వామనా వ్యంగా జాయంతే. కారణమును అనుసరించే కార్యము ఉంటుంది. మానసిక వృత్తిని ఆవొకేషన్ అనుసరించి ప్రవృత్తి, టెండెన్సీ ఆఫ్ ఆవొకేషన్స్ ఉంటాయి. తల్లిదండ్రుల ప్రవృత్తులను అనుసరించే శిశువుల రూపురేఖలు, గుణములు కూడా ఉంటూ ఉంటాయి. స్త్రీపురుషులు ప్రవృత్తుల రీత్యా చిత్త చాంచల్యము, వికృతగుణ స్వభావములు, వ్యాకులతమై తీవ్ర మనోభావాలు కలిగియున్నవారే ఉంటే సంభోగ సమయంలో అవి అధికంగా మనోగతమై ఉండటం జరిగినప్పుడు పుట్టబోయే శిశువులు గ్రుడ్డి, బ్లైండ్, గుని, పొట్టి, వంకర ఇటువంటి శారీరక మానసిక దోషములు కలిగినవారే ఉంటారు. ఇదంతా ప్రకృతి చిద్విలాసము. 21 పుష్పవతోహ ఉపరక్తయోహ అంగవైకల్య భాజః కాలదేశక్రియాద్రవ్య భోగ ఉపాధిభ్యః ఉపచిత అపచిత అనురూపాననురూప మూర్తయో భవంతి. స్త్రీ యొక్క పుష్పవతి 3 రోజుల బహిష్ఠు సమయంలో అపరక్తులు, సంభోగతులు అవటంచేత శిశువులు అంగవైకల్యము కలవారు, బలహీనులు, అనారోగ్యవంతులు అయి ఉండటం జరుగుతుంది. స్త్రీ పురుషుల సంభోగము సంబంధించి కాలము, దేశము, క్రియద్రవ్యము, భోగము ఇటువంటి సంగతి సందర్భాలను అనుసరించి ఆ శిశువు భారీ దేహము, అతి సన్నదేహము, సమాన దేహము, అసమాన దేహము ఇటువంటి ఆకార భౌతికరూప దేహములు పొందటం జరుగుతోంది. 22 సమ్యక్ యోగే సారూప్యం అవాప్య సమాన గుణా భవంతి బింబమివ ఉపాధౌ ప్రతిబింబం. యోగ భావనతో రాగద్వేష మోహావేశరహితమగు సమ్యక్ భావనతో భక్తి అజ్ఞాన సాత్విక వృత్తులు ఆప్యాయత అనురాగముతో కూడియున్న దంపతులకు సారూప్యము తమ రూపమేగల సమాన గుణ అట్టి గుణము స్వభావములు గల శిశువులు జన్మిస్తూ ఉన్నారు. బింబము వలెనే జలములో ప్రతిబింబము ఉండటము సహజమే కదా. అయితే జలము చంచలమగుచున్నప్పుడు ప్రతిబింబము చంచలంగా అగుచున్నది. 23 అన్యోన్య వాయు పరిపీడితాన శుక్లద్వైవిధ్యే యమళౌ భవతః పిత్రోహ తథాతు ఏన రేతో విభాగే మిశ్ర ప్రజామ్రేడితా భవతి. పరస్పరము పరస్పరవాయు పీడితులగుచున్న సందర్భాలతో శుక్లము 2 విభాగములుగా అవటం జరిగిందా. ఆ దంపతులకు కవల పిల్లలు పుడుతూ ఉంటారు. శుక్లము శోణితము ఈ 2 కూడా విడిపోయి తల్లిదండ్రుల ఇరువురి రేతస్సు విడిపోయి సంయోగమొందినప్పుడు మిశ్ర ప్రజామ్రేడిత అంటూ కవల పిల్లలు పుట్టటం జరుగుతూ ఉంటుంది. 24 పంచమానుషీ పేస్య ఏకా సాధారణి ద్వౌ కాసాంచిత్ బహ్వ్యః సహస్రతమీషు ముహుః నిషేకే అధికాంగస్యః సకృత్ నిషేకే శుష్క అసకృత్ ఆధానే స్త్రియో అన్యాం యుగ్మాః ప్రజాయంతే. మానవులలో 5 అండముల వరకు ఉండవచ్చును. సామాన్యంగా ఒకరిలో ఒక అండము మాత్రమే ఉండటం సహజము. కొందరికి 2 అండములు ఉంటాయి. అంతకంటే ఎక్కువ అండములు 2 కంటే ఎక్కువ 1000 మందిలో ఒక్కరికి ఉండవచ్చును. అనేకసార్లు రేతస్సు సేవించటం చేత ఆ శిశువు అధికమైన అంగములు కలిగి ఉంటున్నది. రేతస్సును అల్పంగా సేవించటం చేత శిశువు శుష్కమైన బలహీనమైన అంగములు కలిగి ఉంటోంది. ఎప్పుడో సుదీర్ఘకాలపు నిడివితో సంభోగము జరిగితే ఆ స్త్రీకి యుగ్మలు చర్మపు ముడతలు అధికంగా కలిగియున్న శిశువులు జన్మిస్తున్నారు. ఇదంతా ప్రకృతి చమత్కార వైపరీత్యములు. పంచాత్మకః సమర్థః పంచాత్మక తేజసిద్ధరసశ్చ సమ్యగ్జ్ఞానాత్ ధ్యానాత్ అక్షరమోంకారం చింతేతి తదేతదేకాక్షరం జ్ఞాత్వాష్టౌ ప్రకృతయః షోడశ వికారాః శరీరే తస్యేవే దేహిన అథ మాత్రాసిత పితనాడి సుత్రగతేన ప్రాణ ఆప్యాయతే అథ నవమే మాసి సర్వలక్షణ సంపూర్ణో భవతి పూర్వజాతీయః స్మరతి కూతాకృతం చ కర్మ విభాతి శుభాశుభం చ కర్మ విందతి. 25 పంచాత్మకః సమర్థః పంచాత్మక తేజస అధిగంధ రసశ్చ సమ్యక్ జ్ఞానాత్ ధ్యానాత్ అక్షరం ఓంకారం చింతేతి తదేవ చ ఏకాక్షరం జ్ఞాత్వా అష్టౌ ప్రకృతయః షోడశ వికారాః శరీరే తస్యేవ దేహినో అథ నవమే మాసే సర్వలక్షణ సంపూర్ణో భవతి పూర్వజాతిం స్మరతి కృతాకృతం కర్మ విభాతి శుభాశుభం కర్మ విందతి. ఈ విధంగా తల్లి తండ్రుల మానసిక వృత్తులు పాల్గొనుటచేతను పంచభూత దేవతల సహకార సంపత్తి చేతను ఆ జీవుడు సమర్థమైన దేహమును చేకూర్చుకొనుచున్నాడు. ఆ దేహములో పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు రూపుదిద్దుకుంటున్నాయి. శబ్దస్పశరుపరస్గంధములు తెలుసుకునే తెలివి ప్రవర్తించ ప్రారంభిస్తున్నాయి. ఆ శిశువులో సమ్యక్ జ్ఞానము ధ్యాసరూపమైన ధ్యానము అక్షరమగు ఓంకారము ఈ 3 యొక్క సమన్వయ రూపచింతన బయల్వెడలుతోంది. ఏకమోక్షరము అగు ఆత్మ యొక్క అనుభూతి ఏమిటో తెలుసుకుంటున్నాడు. అతనికి ప్రాపంచిక విషయముల పోర అప్పటికీ ఉండదు కాబట్టి శరీరములో పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకారము అనే అష్టవిధ ప్రకృతి 9వ నెలలో క్రియాశీలంగా రూపుదిద్దుకుంటున్నాయి. 16 వికారములు బయల్వెడలుచున్నాయి. 9 నెలలు పూర్తయ్యేసరికి సర్వ లక్షణ సంపన్నుడగుచున్నాడు. ఇక అప్పుడు తన యొక్క ఇతహ పూర్వపు దేహముల జాతి జన్మకర్మలను స్మరించటం ప్రారంభిస్తున్నాడు. చేసినవి, చేయాలనుకున్నవి, చేయలేకపోయినవి, వద్దనుకుంటూనే చేసియున్నవి అగుకర్మలను, వాటికి సంబంధించిన శుభమశుభ విశేషాలను గుర్తు చేసుకోవటం, విచారణ చేయటం, బాగోగులకు సంతోషదుహకములు పొందటం ప్రారంభిస్తున్నాడు. నానాయని సహస్రాణి దృష్ట్వా చైవ తతో మయ ఆహార వివిధ భుక్తాః పీతాశ్చ వివిధాః స్తనాః. 26 నానాయోని సహస్రాణి దృష్ట్వా చ ఏవ తతో మయ ఆహార వివిధ భుక్తాః పీతాశ్చ వివిధాః స్తనాః. అంతర్యోచనలు. గతించిన సంఘటనలు ఇక గుర్తు చేసుకోవటము, యోచించటము, విచారణ, అనాలిసిస్ చేయటము, బాధపడుచూ ఉండటము ప్రారంభిస్తున్నాడు. ఆహా, నేను ఇప్పటికే వేలాది జీవజాతులలో అసంఖ్యాకముగు తల్లుల యోనులను దర్శించాను, ప్రవేశించాను. నాచే ఎన్ని మాతృ యోనులు పొందబడినయో అంతులేదు, లెక్కలేదు. అనేక అనేక రకములైన ఆహారాలను రుచిచూచాను, భుజించాను. అనేక మంది తల్లుల స్థనములలో పాలుగ్రోలాను. 27 జన్మభూమః హి సర్వభూః శ్మశానం అపి మే పురా చతురాశీతి లక్షేషు యోనిభేదేషు చ అభవం. అనేక చోట్ల జన్మించియున్న నాకు ఈ సమస్త భూమండలము జన్మభూమియే. అనేక చోట్ల మరణించి ఉండటం చేత ఈ సమస్త భూమండలము నాకు శ్మశాన భూమియే కూడా. ఆహా, 84 లక్షల జీవజాతుల గర్భములలో జన్మించి ఆయా దేహ ధర్మములు నాపై ఆపాదించుకొని ఆహార విహారములు నిర్వర్తించాను. జాతసేవ, మూతసేవ, జన్మ చైవ పునః పునః. 28 జాతశ్చాస్మి, మూతశ్చాస్మి, సంసార్యస్మి పునః పునః. జన్మమృత్యః, పునర్జన్మః, పునః మృత్యః, పునర్జనః. ఎన్నోసార్లు పుట్టాను, చచ్చాను. మరల మరల ఈ దృశ్యమే సత్యము అని తలచుచూ కళ్లకు, చెవులకు ప్రాప్తించే ఇంద్రియ విషయాలకు బద్ధుడనే పరిమితము, ఇరుకు అయిన ఆలోచనలతో జీవించాను. వాటితోనే మరణించాను. పుట్టడం, చావటం, మరల పుట్టటం, మరల చావటం, ఎన్ని మార్లో ఎంతెంతగానో. 29 గర్భవాసే మహద్దుహకం మోహోదుహకం చ జన్మసు బాల్యే దుహకం తథా శోకః పార్వస్యంచ మూఢత ముప్పెహితాకరణం ఆలస్యం అహితాచరణం తథా యౌవనే విషయాసక్త్యః తాపత్రయ నిపీడితః గర్భవాసం జన్మదుహకం తల్లి గర్భంలో పిండముగా ఉండి ఎన్నో దుహకాలు పొందాను. పుట్టుచూ ఎన్ని దుహకాలు, ఎంత బాధ అనుభవించాను, ఎంతటి మోహము అవి. బాల్యే ఆకలి, దప్పిక, ఆటపాట, ఆసనిరాశలతో మూఢుడనే పరవశిస్తూ అనేకసార్లు బాల్య దుహకాలు, వేదనలు అనుభవించానే. బాల్యంలోని మూఢత్వము, ఇగ్నరాన్స్తో కూడిన ప్రవశ్యము ఎంతటి బాధాకరం. యౌవనే మంచి పనులు చేయబుద్ధి కాకపోవటం, చెడు పనులే చేయాలనే ఉద్విగ్నత, అశుభము, అహితము, అగు ఆచరణము, అనేక విషయములందు విశేషములందు ఆసక్తి, ఇన్క్విజిటివ్నెస్, ఎల్లప్పుడూ తాపత్రయములచే పీడించబడటం, ఇది యౌవన దశ. అది గడిచిపోవటం అనేకసార్లు జరిగింది. 31 చింతారోగశ్చ వార్ధక్యే మరణేతు మహత్ భయం ఆశయా చ అభిమానేన కామక్రోధాది సంకటే అత్యుత్కటే అతి ఉత్కటే మహద్దుహఖం అస్వతంత్రశ్చ దోహఖితః. ఇక వార్ధక్యం అనేక చింతలు, దేహము రోగాలతో డొల్ల, మరణము వచ్చి మీద పడదు కదా అనే భయం, తరువాత గతి ఏమిటి అనే తికమక, ఎన్నో తీరని ఆశలు, అభిమానానికి దెబ్బమీద దెబ్బలు, కామము వదలదు, క్రోధము లోభము మోహము మదము తొలగవు అనేక ఉత్కంఠతలు మనస్సును తొలుస్తూ ఉంటాయి. మహద్దోహఖములు వెంటనంటి ఉంటాయి. అస్వతంత్రమైన బ్రతుకు. ఎవరన్నా సాయపడితేగాని రోజులు వెళ్లవు. 32 దుహఖ బీజం ఇదం జన్మ దుహఖ రూపం చ దుస్సహం నివృత్తి ధర్మో న ఉపాత్తో నోపాత్తో న యోగ జ్ఞాన సాధనం. జన్మంతా దుహఖమే. జన్మ అనేదే దుహఖానికి బీజము. ఈ సంబంధాలు సంపదలు ఇవన్నీ దుహఖ ప్రదాతలే. భరించరాని అనేక ఆదుర్ధాలతో కూడిన దుహఖ పరంపరలు బ్రతుకును నింపి ఉంటున్నాయి. ఈ విధంగా ఉపాధులు వస్తున్నాయి పోతున్నాయి. జన్మదుఖనివృత్తి ధర్మములు మార్గములు అయినట్టి యోగజ్ఞాన సాధనలు ఆశ్రయించకుండానే బ్రతుకులు బుగ్గిపాలు అయిపోయినాయే. అహో దుహఖోదధౌ మగ్నః న పశ్యామి ప్రతిక్రియాం యది యోన్యాం ప్రముంచామి సాంఖ్యం యోగం సమాశ్రయే అశుభక్షేకర్తారం ఫలముక్తిప్రదాయకం యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే మహేశ్వరం అశుభక్షేకర్తారం ఫలముక్తిప్రదాయకం యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే భగవంతం నారాయణం దేవం అశుభక్షేకర్తారం ఫలముక్తిప్రదాయకం యది యోన్యాం ప్రముంచామి ధ్యాయే బ్రహ్మ సనాతనం. 33 అహో దుహఖోదధౌ మగ్నో న పశ్యామి ప్రతిక్రియాం ధిక్ అజ్ఞానం ధిక్ అజ్ఞానం ధిక్ కామక్రోధ సంకటం. ఆహా, అనేక దుహఖ పరంపర తరంగములతో కూడిన దుహఖ సాగరంలో మునిగియే ఉంటున్నాను. మరి దీనికి ప్రతిక్రియ ఏదీ నాకు కనిపించటం లేదు. ఒకవేళ కనిపించినా నేను ప్రయత్నించటం లేదు. ధిక్ అజ్ఞానం, నా అజ్ఞానమునకు ధిక్కారముగుగాక. నా యొక్క కామక్రోధలోభ సంకటములకు ధిక్కారముగుగాక. ఓ కామక్రోధములారా, ఇక నన్ను వదలండి పొండి. 34 సంసార శృంఖలం ధిక్ ధిక్. ఆచార్య జ్ఞానం ఆప్నీయాం యదియో అన్యాం ప్రముంచామి సాంఖ్యం యోగం సమాశ్రయే. నాకు నేనే మనస్సుతో కల్పించుకున్న సంసార బంధములకు ధిక్కారమగుగాక. నాచే ధిక్కరించబడుగాక. ఈ సంసార వ్యవహారములను తిరస్కరించి దీనికి వేరైన సాంఖ్యయోగ డిఫరెన్సియేషన్ మార్గములను ఆశ్రయించదనుగాక. మహనీయులు ఆత్మజ్ఞులు అగు ఆచార్యులను ఆశ్రయించి ఆత్మజ్ఞాన సముపార్జనకే యత్నిస్తూ జీవితావకాశమును సద్వినియోగపరచుకునేదనుగాక. 35 అశుభక్షయకర్తారం ఫలముక్తి ప్రదాయకం యో అన్యాం యది ప్రముంచామి తం ప్రపద్యే మహేశ్వరం. ఈ యోని నుండి ఎట్లాగో అట్లా బయటపడితే చాలు, బయల్వెడలితే చాలు. అశుభమును క్షయింపజేయువాడు ముక్తి ఫలప్రదాత అగు మహేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాను, శరణు వేడుతాను, దృశ్యలంపటము నుంచి నా బుద్ధిని ఉద్ధరించుకుంటాను. 36 అశుభక్షయకర్తారం పురుషార్థ ప్రదాయనం యదియో అన్యా ప్రముంచామి తం ప్రపద్యే జగదీశ్వరం. అశుభమైన సంసార ధ్యాసలు క్షయించుట కొరకే పురుషార్థమగు మోక్షస్థానమును నా బుద్ధి సముపార్జించుకోవటానికే ఈ సంసార మార్గమునకు వేరైనా బంధ విముక్తి మార్గము చూపవలసినదిగా ప్రసాదించవలసినదిగా నేను ప్రవేశించబోయే జగత్తుకు ఈశ్వరుడగు ఆ జగదీశ్వరుని ప్రార్థించదనుగాక. అంతే, అశాశ్వత విషయములలో తలదూర్చను. 37 సర్వశక్తిం చిదాత్మానం సర్వకారణకారణం యది యోన్యాః ప్రముచ్యేయం ప్రపద్యే పరమేశ్వరం భర్గం పశుపతిం రుద్రం మహాదేవం జగద్గురుం. ఈ యోని ప్రదేశములో చిక్కుకొని ఉన్నానే, ఈ యోని ద్వారము నుండి ఎట్లాగో బయటపడ్డానా, ఇక ఆ సర్వశక్తిమంతుడు చిదాత్మస్వరూపుడు అగు పరమాత్మను శరణు వేడుతాను. సర్వకారణ కారకుడు పరమేశ్వరుడు, సర్వమును ఉత్తేజపరుస్తూ వెలిగించుచున్న భర్గుడు, పశుపతి, రుద్రుడు, మహాదేవుడు అగు పరమాత్మను గానము చేస్తాను. జగద్గురువగు పరమశివ భగవానుని ఉపాసించి సేవించి ఇటువంటి గర్భనరకానుభవముల నుండి తరిస్తాను. 38 యోని బంధాత్ ప్రముచ్యేయం యది తప్స్యే మహత్తపః గర్భవాసాత్ ప్రముచ్యేయం యది విష్ణుం భజే హృది అమృతప్రదం ఆనందం నారాయణం అనామయం. ఈ తల్లి గర్భము అనే యోని బంధము నుండి ఎట్లాగో ఒక్కసారి బయటపడ్డానా, ఇక గొప్ప మహత్తరమైన తపస్సు చేయటం ప్రారంభిస్తాను. ఈ గర్భవాసము నుండి బయటపడి ఇక్కడి నుండి విముక్తుడనైన తరువాత ఇక అమృతప్రదుడు, ఆనందస్వరూపుడు, నిర్విషయ నిరామయుడు, సర్వత్రా ఉనికి కలిగి ఉన్న విష్ణువు అగు ఆ నారాయణునినే సర్వదా నా హృదయమునందు నిలుపుకొని ధ్యానిస్తాను, భజిస్తాను, ఇక మనస్సును ఎటూ వెళ్లనివ్వను. 39 మాతృకుక్షో నిబద్ధోస్మి ముచే యత్యద్య బంధనేయః వాసుదేవం ప్రతోష్యామి భగవంతం అనన్యధియః. అయ్య బాబోయ్, ఇప్పుడు ఈ తల్లి గర్భములో నేను బంధించబడి ఉన్నానే, ఎట్లా ఈ బంధము నాకు తొలగేది? ఈ బంధము తొలగా బయటపడ్డానా, ఇక అనన్యమైనట్టి బుద్ధితో భగవంతుడగు వాసుదేవుని ఆరాధించి భజించి సంతోషింపజేసి ఆయన కరుణకు పాత్రుడను అయ్యేదనుగాక. దృశ్య విషయములను పరిమితుడను అవనుగాక. అవను, యన్మయ పరిజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం, ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభోగనః, నలభే పురా పరిజనస్య అర్థే కృతం కర్మ శుభమశుభం, ఏకాకీ తేన దహ్యామి గతాః తే ఫలభాగనః. ఇతః పూర్వము నేను నా వారేలే అని అనుకున్న మిత్ర, కళత్రపుత్ర, తదితర బంధుజనములను సంతోషంగా ఉంచటానికి అనేకములైన శుభం శుభకర్మలు కార్యక్రమములు నిర్వర్తించాను. వారేరీ, నేను చేసిన కర్మల లాభములను అనుభవించినవారు ఒక్కరు కూడా నా వెంట రాలేదు, అందరూ గతించారు. అప్పటి కర్మల చేత ఏకాకినే నేను ఆయా కర్మ ఫలములన్నీ అనుభవిస్తున్నాను. 41 నాస్తికేన భయం త్యక్త్వా పాపాని అకరవం పురా భుంజామి తత్ఫలం హి అద్య భవిష్యామి ఆస్తికస్త్వితః ఆస్తికస్తు స్థితః. నేను నిర్వహిస్తున్న సర్వ కర్మ వ్యవహారములకు సర్వసాక్షి అయి అన్నీ చూస్తున్న పరమాత్మ ఒకరు ఉన్నారు కదా అని భయం లేకుండా అనేక పాపపు పనులు చేశాను, ఇతరులను బాధించాను, ఆ కర్మల పాప ఫలములను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇకనుంచన్నా నా కర్మలకు సాక్షియే, నా తప్పులకు శిక్షించవారే, నన్ను సర్వదా రక్షించువారే, నాకు సర్వము ప్రసాదించే భగవంతుడు ఒకాయన ఉన్నారు, చూస్తున్నారు అని గుర్తుంచుకుంటాను, గురి కలిగి ఉంటాను. 42 ఏవం నానావిధ అనర్థాన్ పరిచింత్య ముహుర్ముహుః సస్వత్ సాంసారికం దుహఖం స్మృత్వా నిర్వేదం ఆప్యచ అవిద్యాకామకర్మాద్యేహ ముహ్యతే జంతురాంతరః. ఈ విధంగా ఆ గర్భస్థ జీవాత్మ తాను కృతం ఉపాధితోనూ అంతకు ఉపాధులతోనూ నిర్వర్తించియున్న అనేక దృశ్య సంబంధమైన అనర్థములైన కర్మలను భావావేశములను మరల మరల గుర్తు తెచ్చుకుంటూ పరిచింతన చేస్తున్నాడు. సంసార దోహఖముల గురించి జ్ఞాపకం తెచ్చుకొంటూ వైరాగ్యము పొందుతూ ఉంటున్నాడు. తన యొక్క అవిద్యాపూర్వకమైన కోరికలను నిర్వర్తించిన కర్మలను స్మరిస్తూ అంతరాంతరాలలో ఇంకా మోహము పొందుచున్నాడు. అథ జంతుః స్త్రియోనిసితం యోనిద్వారి సంప్రాప్తో యంత్రేణ పీడ్యమానో మహతా దుహఖేన జాతమాత్రస్తు వైష్ణవేన వాయినా సంస్పృశ్యతే తదా న స్మరతి జన్మమరణం నచ కర్మ శుభాశుభం. 43 సవై జంతుః స్త్రీ యోనిసితం గత్వా యోనిద్వారం ఉపేత్య ముముక్షోః యతతే తత్రాసక్తో యంత్రేణ పీడ్యతే మహతా దుహఖేన క్లిశ్యతి పిష్యతే చ ప్రసూతివాతేన జాతమాత్రస్తు వైష్ణవేన వాయిన సంస్పృశ్యతే తదా న స్మరతి నైవ కించన పారత్రికం నాపరోక్ష దృక్ భవతి. ఈ జీవుడు 100 స్త్రీ యోనులను పొందాడు, ప్రవేశించాడు. జన్మ మూర్తిరూపమగు పెద్ద యంత్రములో ప్రవేశించి పైకి క్రిందికి దేహదేహాంతరములలో ప్రవేశ నిష్క్రమణములను నిర్వర్తిస్తూ ఎట్లాగురా జన్మ మృత్యు చక్రము నుండి బయల్వెడలేది అని తలుచుచున్నాడు. ప్రయత్నించికూడా జన్మకర్మల బాధ నుండి విముక్తుడు కాలేకపోతున్నాడు, అసక్తుడై ఉంటున్నాడు. సుదీర్ఘము మహత్తరము అగుదుహక పరంపరల చేత బాధింపబడుచున్నాడు, నలిగిపోతున్నాడు. ప్రసూత వాయువులచే పీడింపబడుచున్నాడు. పుట్టి పుట్టగానే వైష్ణవ మాయావాయువుచే స్వీకరించబడి మరల మోహము చెందుచున్నాడు. మరల జన్మ పొందిన తరువాత ఏ పరమార్థమును గర్భములో ఉన్నప్పుడు యోచించాడో ఆ పారమార్థికమును కించిత్గా కూడా స్మరించటమే లేదు. అపరోక్ష జ్ఞానము కొరకై దృష్టి ధ్యాస కలిగి ఉండటం లేదు. 44 భూమి సంస్పర్శనాత్ జంతుః ఉగ్రదృక్ పామరో భవేత్ జల సంస్పర్శనాత్ ఊర్ధ్వం దృక్ దోషః తస్య నశ్యతి. నేలమీద పడినా నేలను తాకిన మరుక్షణం నుండి ఈ జీవుడు క్రూర దృష్టిని ఆశ్రయించుచున్నాడు. నాదినేను నాకు నాదే ఇత్యాది క్రూర భావాలు ఆశ్రయించి పామరుడు అగుచున్నాడు. జలస్పర్శ చేత నీళ్లలో మునిగినప్పుడు ఒకని ఊర్ధ్వ దృష్టి భయ కనిపించిన దృశ్య దృష్టి నశించిపోయిన తీరుగా గర్భములో ఉన్నప్పటి దృష్టులు ఇతహపూర్వపు దోషములు యోచనలు ప్రణాళికలు భూమిపై పడగానే పటాపంచలగుచున్నాయి. 45 నహవై జాతస్య జన్మమరణకర్మ శుభాశుభ సాధన స్ఫూర్తియః వాసనాశ్చ నిగూహితా భవంతి కథం అథో జానాతి వాతః పిత్తం శ్లేష్మా చ త్రయో ధాతవః సమాన ఆరోగ్యదా భవంతి. ఈ జీవుడు నూతన శరీరమును ఆశ్రయించినవాడే భూమిపై పడిన తరువాత ఏమరపు పొందుచున్నాడు. ఇతః పూర్వపు జన్మ మృత్యువు కర్మ శుభాశుభ సాధనా స్ఫూర్తులు ఏవీ ఈ జగత్ జీవిత సందర్భములో గుర్తుకే రావటం లేదు. అయితే అవన్నీ కూడా వాసనల రూపంలో అంతరాంతరాలలో నిగూఢంగా దాగియే ఉంటున్నాయి కూడా. ఇక ఈ జన్మించిన జీవుడు వర్తమానమును ఏ తీరుగా తెలుసుకుంటూ ఉండటం జరుగుతోంది. ప్రకృతిచే నిర్మితమగు ఈ భౌతిక దేహములో వాతము, పిత్తము, శ్లేష్మము అనే మూడు ధాతువులు సరియైన పాళ్లులో ఉన్నప్పుడు ఈ జీవుడు ఆలోచనా విధానం సక్రమంగా ఉండి ఇంద్రియముల ద్వారా జగత్ విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నాడు. 46 విషమాస్తే రోగద నైవ రోగి విందతే వేద్యం చ తేన తర్హి పిత్తే నానరూపేణ జానాతి న్యూనేన అల్పం అధికేన అధికం. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ మూడు ధాతువులు సక్రమంగా లేకపోతే ఆ దేహము వ్యాధిగ్రస్తమవుతోంది. కాబట్టి పిత్తధాతువు సమరూపంగా ఉంటేనే విషయములు సక్రమంగా ఎరుగగలుగుచున్నాడు. పిత్తవాత అశ్లేష్మములు అల్పంగా ఉంటే అల్పముగాను, అధికంగా ఉంటే అధికంగాను జగద్విషయాలు ఇంద్రియముల ద్వారా ఎరుగుచున్నాడు. ఈ ధాతువుల ఉనికిని అనుసరించి దేహము, ఇంద్రియములు బలంగానో బలహీనంగానో ఉంటున్నాయి. వికృతేన వికృతో ఉమ్మత్తాయతే తద్వై పిత్తమజ్ఞః కర్మాసేగతో ధర్మ అధర్మ మూలేన వాయిన ప్రజ్వాల్యతే యద్వత్ ఇంధనం భోగ్యం అంతరం బాహ్యం చ. కొన్ని దేహములలో ఈ ధాతువులు వికృతంగా ఉండటం చేత ఆ జీవుడు ఉన్మత్తమైన ప్రవర్తన కలిగినవాడుగుచున్నాడు. ధాతువులు ధర్మ అధర్మములు ఫంక్షనింగ్ డిస్ఫంక్షనింగ్ మూలముగా కలిగియుండి దేహాగ్నిచే స్పృశించబడుచూ ఉంటున్నాయి. ఇంధనము రూపంగా దేహములో ఉంటూ వాయువుచేత ప్రజ్వరిల్లుచు బాహ్య అభ్యంతర భోగ్యముగా ఈ దేహమును తీర్చిదిద్దుతోంది, పరిరక్షిస్తోంది, పరిపోషిస్తోంది. 47 సహి అగ్న్యః కతి విధో భవతి త్రిణి వై శరీరాణి త్రీణి వావ రేతాంసి త్రైపురః త్రిధాతు త్రయమేహ త్రివిధో అగ్న్యః త్రైతానామ శరీరకో వైశ్వానరః. దేహములోని అగ్ని ఎన్ని విధములుగా ఉంటోంది? త్రిశరీరములుగాను స్థూల సూక్ష్మకారణ, త్రిధాతువులుగా వాత, పిత్త, శ్లేష్మ, త్రిపుర రూపములుగాను జాగ్రత్, స్వప్న, సుషుప్తులు ఉంటోంది. ఈ విధంగా ఈ త్రిధాతువులు, త్రిశరీరములు, త్రియగ్నులు ఇవన్నీ కలిపి వైశ్వానరాగ్ని అయి ఉన్నది. శరీరమితి కస్మాత్? సాక్షాదగ్నియో హెత్ర శ్రీయంతే జ్ఞానాగ్నిర్దర్శనాగ్ని కోష్ఠాగ్నిరితి తత్ర కోష్ఠాగ్నిర్నామాసితపితలే హిచోష్యం పచతీతి. 48 సయేవ జ్ఞానాగ్నేహ దర్శనాగ్నేహ కోష్ఠాగ్నేహ ఇతి చ భవతి తత్ర జ్ఞానాగ్నేహ మానసో దర్శనాగ్నేహ ఐంద్రియకః ఇంద్రియకః కోష్ఠాగ్నేహ దాహరహసతు నిత్యం అసిత పీత లేహ్య శోహ్య ఆదికం పాచేతి సమం ప్రాణాపానాభ్యాం వైశ్వానరాగ్నియే. జ్ఞానాగ్నిదర్శనాగ్నికోష్ఠాగ్నిగా త్రివిధ రూపములుగా రూపుదాల్చుచున్నది. అందులో మనస్సు జ్ఞానాగ్ని రూపము, ఇంద్రియములు దర్శనాగ్ని రూపము, ప్రాణదహరము కోష్ఠాగ్ని రూపము. ఈ కోష్ఠాగ్ని లేక దహరాకాశము లేక ప్రాణాగ్ని ప్రాణ అపాన వాయువులతో కలయిచు ప్రతిరోజు ఈ జీవుడు భుజించుచున్నట్టి భక్ష్య, భోజ్య, లేహ్య, చోహ్య మొదలైన షడ్రసోపేతము 6 రుచులతో కూడిన అన్నపానములను జీర్ణము చేస్తోంది. దేహములో ఆహార రసమును సిద్ధింపజేస్తోంది. దర్శనాగ్ని రూపాదీనాం దర్శనం కరోతి. జ్ఞానాగ్నేహ శుభాశుభం చ కర్మ విందతి తత్ర త్రీణి స్థానాని భవంతి. 49 దృక్ ఏవాక్ దర్శనాగ్నేహ విజ్ఞాన వికృతః దృశ్య దర్శనం కరోతి తస్య త్రీణి స్థానాని భవంతి. ఇంద్రియ గోడకాని ఉపస్థానాని చక్షురేవ అవసతః కంటి చూపుకు ఆవలగల జగద్ద్రష్టకు సాక్షియగు దృక్యే దర్శనాగ్ని. ఈ దృక్యే దేహములో ఉన్నదై విషయ విజ్ఞానము నైన్థింజ్ అను వికారము ద్వారా దృశ్యమును దర్శించటమును నిర్వర్తిస్తోంది. ఈ దృక్ ద్రష్ట దర్శనము దృశ్యము అని మూడు రూపాలుగా ప్రకాశిస్తోంది. ఇంద్రియగోడములు ఉపస్థానముగా నేత్రములు స్థానముగా కలిగి ఉన్నది. హృదయ దక్షిణాగ్నిరుదరే గార్హపత్యం ముఖమాహవనీయమాత్మా యజమానో బుద్ధిం పత్నీం నిధాయ మనో బ్రహ్మలోభాదేహ పశవో ధృతిర్దీక్షా సంతోషశ్చ బుద్ధీంద్రియాణి యజ్ఞపాత్రాణి కర్మేంద్రియాణి హవీంషి శిరః కపాలం కేశ దర్భ ముఖమంతర్వేదః చతుష్కపాలం శిరః షోడశ పార్శ్వదంతోష్పటలాని సప్తోత్తరం మర్మసితం సాసీతికం సంధిసితం సనవకం స్నాయుసితం సప్త శిరాసతాని పంచ మజ్జాసతాని అస్థీని చహార్ వై త్రీణి శతాని షష్టిశ్చార్ధచతస్రో రోమాని కోట్యో హృదయం పలాన్యష్టౌ ద్వాదశ పలాని జిహ్వా పిత్తప్రస్థం కఫస్యాఢకం శుక్లం కుడవం మేధః ప్రస్థౌ ద్వావనియతం మూత్రపురిషమాహార పరిమాణాత్ యాభై హృదయే దక్షిణాగ్నేయః ఉదరే గార్హపత్యం ముఖే చ ఆహవనీయం యజతే పురుషో యజమానః. ఈ దేహధారణ యజ్ఞ రూపము అయి ఉన్నది. అట్టి దేహయజ్ఞము నందు హృదయము దక్షిణాగ్ని స్థానము, ఉదరము పొట్ట గార్హపత్యాగ్ని స్థానము, ముఖము ఆహవనియాగ్ని స్థానము, పురుషుడు జీవుడు ఈ జీవితము అనే యజ్ఞమునకు యాగకర్త యజమాని, బుద్ధిం పత్నీం పరిగృహ్య దీక్షాం సంతోషం, ధీ ఇంద్రియాణి యజ్ఞ పాత్రాణి, కర్మేంద్రియాణి ఉపకరణాని, సత్రే శారీరకే తత్తత్ దేవతాయేవ ఋత్విజః తటస్థా ఏవ యథా దేశం యజమానం అనియజంతే తత్ర కాల శరీరం కుండంతు శిరః కపాలం కేశ దర్భాః ముఖం అంతర్వేదః బుద్ధియే యాగకర్త యొక్క ధర్మపత్ని భార్య సంతోషముగా ఉండటమే ఓ దీక్ష. కళ్ళు చెవులుము కునోరు చర్మము అజ్ఞానేంద్రియములు యజ్ఞపాత్ర. ఈ జీవన యజ్ఞమునకు కర్మేంద్రియములు యజ్ఞోపకరణములు. ఈ దేహమే యజ్ఞశాల. శరీరమునందు ఆయా జీవింపజేయు ధర్మములు నిర్వర్తించు ఇంద్రియదేవతలే తటస్థ గురుత్విజులుగా ఆయా దేహస్థానములలో ఉండి జీవుడు అనే యజమానితో గూడి జీవితము అనే గొప్ప యజ్ఞమును నిర్వర్తించున్నారు. దేహయజ్ఞమునకు ఈ భౌతిక శరీరమే యాగశాల. శిరోకపాలము యజ్ఞకుండము, కేశములు దర్భలు ఈ దేహము యొక్క ముఖము అంతర్వేది. కామం ఆజ్యం జీవితకాలః సత్రకాలో దాహరో నాదః సామః వైఖరి యజుః పరాపశ్యంతి మధ్యమా రుచః పరుషాని అధర్వఖిలాని సూనృతాని వ్యాహృతయః ఆయః బలం పిత్తం పశవో మరణం అవభృతః. దేహి యొక్క కామము ఆజ్యము అగ్నికి సమర్పించే నేయి. పుట్టుక నుండి చావు వరకు జీవిత కాలమంతా అయజ్ఞకాలము. ఉం అనుదహర ఆకాశ శబ్దతత్వమే సామగానము. వైఖరి శబ్దము యజుర్వేదము. పరాపశ్యంతి మధ్యమముల ఋగ్వేదము. పరుషముగా గట్టిగా చెప్పు శబ్దములే అధర్వణవేద ఖిల విభాగములు. సత్యవాక్యములు వ్యాహృతులు. ఆయుష్షు బలము. పిత్తము యజ్ఞ పశువు. మరణము అవభృత స్నానము. యాభే ఒక్క తస్మిన్ యజ్ఞే ప్రజ్వలంతి అగ్నేహ తత్ర దేవాః సాంసారికం అనురూపం ఉపేచ్ఛంతి. యే కేచిత్ చేతేయః సర్వే యజ్ఞకృతో నాయజ్ఞకృత్ జీవతి. యజ్ఞాయ ఇదం శరీరం. యజ్ఞాత్ భవతి. యజ్ఞానురూపం వివర్తతే. పరిణామిని శరీరధార. దుహఖాబ్ధిం గచ్చతి. అటువంటి జీవితము భౌతిక దేహము అనుభూతులు అనే యజ్ఞాగ్నులు ప్రజ్వరిల్లుచున్నాయి. ఇక్కడి దేహము అనే యజ్ఞశాలలో దేవతలు సంసార సౌఖ్యమును దృశ్యానుభూతిని అనుభవించుచున్నారు. ఈ దేహరాక పోకలతో కూడిన జీవితమే ఒక యజ్ఞము. ఈ దేహజీవిత జీవయజ్ఞమును ఎవరు తెలుసుకుంటారో వారందరూ యజ్ఞమును చేస్తున్నవారే అగుచున్నారు. అట్టి యజ్ఞభావమును బుద్ధితో స్వీకరించనివాడు జీవించియున్నవాడే కాదు నా యజ్ఞకృత్ జీవతి. ఈ భౌతిక దేహము యజ్ఞము నుండియే యజ్ఞము కొరకే ఏర్పడినదగుచున్నది. యజ్ఞ కార్యక్రమమును అనుసరించియే ఈ దేహము వివర్తమగుచున్నది. వికారములు కలిగి ఉంటోంది. పరిణామములు పొందుతోంది. దుహఖ సాగరంలో తేలటము అనునది కూడా ఒకనొక యజ్ఞాంతర్గత విశేషమే. 52 తస్య ఏతత్ శరీరస్య షోడశ 16 పాత్ర దంతపటలాని. దశపంచ 15 సుషేహ. షన్నవత్ 96 అంగుళోత్మానం. చతుర్దశ 14 నాడీస్థాన. అన్య అష్టోత్తరం 108 మర్మాణి. భౌతిక దేహ విశేషాలు. అటువంటి ఈ శరీరంలో 16 × 2 = 32 దంతాలు. 15 సుషిరములు రంధ్రస్థానాలు. ఈ దేహము పొడవు 96 అంగుళములు. 96 ఉంగరపు వ్రేలుల ప్రమాణము. ఇందులో నాడీస్థానములు 14. మర్మావేవ స్థానాలు 108. తత్ర ద్విసప్తతి 72 ధమస్య ధమనస్య. తాసాం మధ్యేహ ద్విసప్తతి. తాసు ముఖ్యాహ త్రిస్ర 3 ఈడా పెగళా సుషున్నా చ ఇతి. తురియా 4 పురితతః. పంచమీ 5 జీవితం. జీవితాత్ అధి పిత్తం. పిత్తాత్ అర్వాక్ పురితతః. నాభేత్ ఊర్ధ్వం ద్వయ అంగుళే వామభాగే. పిత్తమూలం ప్రతిష్ఠితం. అన్నం అసితం త్రేధా విధీయతే. మూత్రం పురీషం సార ఇతి. మూత్రం ద్విధా భూత్వా నాభేః అధోవామే ప్రస్రవతి. పురీషం సప్తధా. తత్ర దక్షిణే వర్తతే. సారః పంచవిధః శరీరం వ్యాప్నోతి. తేనవై రేతః శోణితం చ అన్నపానాభ్యాం. ముఖ్యధమన నాడులు 72. ఇతర నాడులు శిరలు 72. ఈ నాడులలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తున్నవి 3 నాడులు కీడ పింగళ సుషుమ్న. 4వది శక్తి నాడి పురీతతి. 5వ నాడి జీవుడు. ఆ తరువాత పిత్తము. పిత్తమునకు ముందు పురీతతి. నాభీ బొడ్డు స్థానమునకు 2 అంగుళముల దూరంలో ఎడమ వైపుగా ఉపరితలంగా పిత్తము యొక్క మూలము ప్రతిష్ఠితమై ఉన్నది. జీవుడు తినుచున్న ఆహారము పిత్తములో 1 మూత్రము 2 మలము 3 సారము అను 3 విధములుగా మారటం జరుగుతోంది. మూత్రము రెండు భాగములుగా అయి నాభిస్థానమునకు ఎడమవైపుగా పిత్తముల స్థానమునకు క్రిందుగా ప్రవహించుచున్నది. మలము ఏడు మార్గములుగా దేహము యొక్క కుడివైపుగా కదలుచు వెళ్ళుచున్నది. ఇక అన్నసారము ఐదు విధములుగా అయి శరీరమంతా వ్యాపించుచున్నది. అన్నము పానముల నుండి దేహములో రేతస్సు, వీర్యరసం, రక్తము ఏర్పడుచున్నాయి. 53 తత్ర దేహే చాలకో వాయః స ప్రాణః. సూత్రాత్మా తేనో ఉచ్ఛ్వసతి నిశ్వసతి చేష్టతే చ సహి అందం శారీరకం తేన వినా న జీవతి. వాయునావై రుధిర శ్రోతాంసు ఉయు రశ్చక్రా హృదయచక్రా నాడీషు చాల్యంతే తతస్త్వాచం సర్వదర్శనం. ఈ దేహమంతా కదలిక స్పందము కలిగి ఉండేటట్లు చేసే వాయువు ప్రాణము. ఆ ప్రాణము నూలుపోగు ఆకారంగా దేహంలో ప్రవర్తిస్తోంది. అట్టి ప్రాణశక్తి యొక్క ప్రభావము చేతనే ఈ శరీరములో శ్వాస పీల్చటం, వదలటం, సంచరించటం మొదలైన కార్యక్రమములన్నీ జరుగుచున్నాయి. అంగములు కదలుచూ ప్రవర్తిస్తున్నది. ప్రాణశక్తి చేతనే దేహము జీవిస్తోంది. ఈ ప్రాణశక్తి లేకుంటే ఈ దేహము జీవించదు. వాయువుల ప్రసరణ శక్తి చేత రక్తము హృదయచక్రము నుండి సర్వనాడుల మూలమూలలకు ప్రసరిస్తోంది. వాయువే రక్తమును సర్వేంద్రియములు చేరటానికై స్పందన నిర్వర్తిస్తోంది. 54 రసః పక్వః సవిత్రి కుక్షౌ శ్రంసిన్య జరాయుం గత్వా శిశు శిరః కపాలం ప్రవిశ్య సుషున్నా ద్వారా గర్భసభక ప్రాణం తర్పయతి. పక్వమైనటువంటి అన్నము ఆహారము యొక్క రసము తల్లిగర్భంలో నాడీద్వారము ద్వారా గర్భాశయము చేరుతోంది. ఆ గర్భాశయము నుండి శిశువు యొక్క జీవపిండము యొక్క కపాల మూలముగా ప్రవేశిస్తోంది. సుషున్న నాడీ మార్గముగా జీవి పిండము యొక్క ప్రాణశక్తిని ఆ అన్నరసము చేర్చున్నది. ఆ శిశువు యొక్క పిండ దేహములోని ప్రాణశక్తిని చేరి అద్దానిని సంతృప్తి పరచుచున్నది. 55 సుషుమ్న బ్రహ్మనాడీ భవతి తత్ర వ్యజ్యతే ప్రాణాదః గర్భస్య జన్మ అభిముఖే అతోధః ప్రస్కందతే జాతస్యతో హృదయే ప్రతిష్ఠితః. గర్భములో ఉన్న శిశువుకు నివాసస్థానము సుషుమ్న బ్రహ్మనాడి అయి ఉన్నది. బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉండటంచేత బ్రహ్మనాడి. గర్భములో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క మూల ప్రాణశక్తి మొదలైన శక్తితత్వాలన్నీ బ్రహ్మనాడి యందే ఉండి ఆ శిశువు తల్లి గర్భము నుండి బయల్వెడలుచున్నప్పుడు శిరస్సు అధో ముఖము అగుచుండగా ఆ మూల ప్రాణశక్తులు హృదయస్థానములో ప్రవేశించి అక్కడ ప్రతిష్ఠితమగుచున్నాయి. తంతు యోగేన ఆయమ్య భ్రూమధ్యాత్ సుషుమ్నాంతం ప్రాపయేత్ యథా గర్భగః తథా అపరోక్ష దర్శీ భవతి. ఇక ఒకానొక రోజున ఆ శిశువు జన్మించి దేహముతో తాదాత్మ్యము చెందుచు ఇంద్రియ విషయములే తన యొక్క సర్వస్వముగా భావించుచున్నది. సంసార పంజరములో ఈ జీవుడు మరల చిక్కుకొనుచున్నాడు. యోగాభ్యాసులు, ఇప్పుడు యోగి హృదయస్థానమునందున్న మూల ప్రాణశక్తిని యోగాభ్యాసం చేత భ్రూమధ్య స్థానమునందుగల సుషుమ్నానాడి యొక్క తుది ప్రదేశము వరకు తీసుకొని పోయి నిలిపినప్పుడు ఆ యోగి గర్భస్థ శిశు క్షణికానుభవం వలె అనుక్షణికంగా అపరోక్షమగు ఆత్మను దర్శించగలడు. 56 తాదృగ్ విధే దేహే అంతర్యామః ఆత్మ అమృతః సాక్షి పురుషః సహి ఆవృతో జీవత అభిమాన అవిద్యయా చేతతే ప్రాణి తస్య ఆవరకం అజ్ఞానం బీజం తత్ అంకురం అంతఃకరణం తత్ వృక్షః శరీరం. అట్టి ఈ దేహములో పురుషుడు ఈ సృష్టిలను స్వప్నములను కల్పించుకోవటం త్యజించటం నిర్వర్తించగల పురుషకారము గల తత్వము అంతర్యామియే అమృత స్వరూపుడై కేవల సాక్షిస్వరూపుడై ఉన్నాడు. ఆ పురుషుడు ఇంద్రియ విషయములే నాకు సంబంధించిన పూర్తి సత్యము అనురూపమగు అవిద్యచే కప్పబడి ఉన్నాడు. దేహాభిమానియే దేహమునందు చరిస్తూ నేను పరిమితమగు జీవుడను అనుస్థితిని అనుభవిస్తున్నాడు. ఈ విధంగా జీవుడు యొక్క జీవబద్ధత్వము పొందుచున్నాడు లేక సంసారమునకు నిబద్ధడగుచున్నాడు. ఆత్మగురించి ఏమరచి ఇంద్రియ దృశ్య విషయములే నా సర్వస్వము అనురూపము గల పరిమిత భావనను ఆశ్రయిస్తున్నాడు. అదియే అజ్ఞానమునకు బీజము. ఆ బీజము యొక్క అంకురము మనో బుద్ధి చిత్త అహంకారావరణమగు అంతఃకరణము అగుచున్నది. ఆ అంకురము యొక్క వృక్షరూపమే ఈ శరీరము. 57 తస్మిన్ లోమ్నా అష్టో కోటయః 8 కోట్లు అస్తు. 80 సంధిశతం. 9 స్నాయుశతాని 900. హృదయ ఫలాని 8. 12 ఫలా జిహ్వా. పిత్తం ప్రస్థం. కఫశ్చ ఆఢకం. శుక్లం కుడుపం. మేధః ప్రస్థౌ ద్వౌ. సర్వం నస్వరం విజ్ఞాయ యథా గర్భగః సుషుమ్న ప్రతిష్ఠితో భూయాత్. జంతుః వివేకీ ముచ్యతే న పునః శరీరం ప్రాప్నోతి. అటువంటి ఈ దేహములో 8 కోట్ల రోమస్థానములున్నాయి. 800 సంధులు. 900 నరములు. హృదయము గుండె 8 ఫలములు. జిహ్వ నాలుక భాగం 12 ఫలములు. పిత్తము 1 ప్రస్థము పడి. కఫము 1 తూమెడు. శుక్లము 2 తూములు కడుపము. మేధము క్రొవ్వు 2 ప్రస్థములు 2 పడులు. ఇదంతా నశించబోయేదే, చచ్చిన వాటితో సమానమే అని ఈ జీవుడు తెలుసుకుని ఉండాలి. గర్భములో ఉన్న శిశువు వలె సుషుమ్నానాడి యందు స్థిరస్థానము కలిగి ఉండుగాక. విజ్ఞానే సుషుమ్నానాడి స్థానము పొంది ఉండునుగాక. గురువును శరణు వేడి యోగాభ్యాసి అయి శరీరము యొక్క సర్వ విషయాలు దాటిపోయి సుషుమ్నలో ఉండి తన యొక్క కేవల పురుషరూపదర్శనముచే సర్వదేహ విషయ విశేషాల నుండి విముక్తుడగుచున్నాడు. ఇక శరీరత్వమును ప్రాప్తించుకోక సర్వదా పరమై పరస్వరూపుడై పరమాత్మ అయి విరాజిల్లుచున్నాడు. 58 అన యథాతు అజ్ఞస్య సంసారిణ అహరహ క్రిమివత్ తత్మూత్ర పురిషయోహ పానం. యథా నరికే తద్వత్ ఇహైవ శరీరే తదేతత్ పరిమాణం పరిజ్ఞాయ నిర్విద్యత్. అట్లా కాకుండా ఈ దేహమును ఇందలి ఇంద్రియాది సర్వసంబంధిత విషయాలను నశించినవిగాను దేహి అనబడు పురుషుడు శాశ్వతుడుగాను దర్శించనివాడు నిబద్ధుడు. నేను ఇంద్రియ సంబంధితుడను అనుభావించువాని గతి ఏమిటి? అట్టివాడు అజ్ఞుడై సంసారి అయి రాత్రింబవళ్ళు గడుపుచున్నాడు. ఒక క్రిమి కీటకము వలె ఈ శరీరములో గర్భస్థుడై మూత్రపురీషముల స్పర్శలను పొందుచు అనేక నరకయతనలు అనుభవించవలసి వస్తోంది. ఈ శరీర బంధనములలో చిక్కుకుని నానా బాధలు అనుభవించుచున్నాడు. ఈ దేహమునకు వేరే దేహమునకు ఏమాత్రము సంబంధించని తన యొక్క పరమపరుషస్థానమును తెలుసుకొనుటకే వైరాగ్యమును పొంది ఈ దేహమును ఉపకరణముగా చేసుకొని మోక్షలాభము సంపాదించుకుంటున్నాడు. పైప్పలాదం మోక్షశాస్త్రం పరిసమాప్తం. పైప్పలాదం మోక్షశాస్త్రం పరిసమాప్తమితి. ఇతి పైప్పలాదం మోక్షశాస్త్రం పరిసమాప్తం. ఇత్యుపనిషత్ గర్భోపనిషత్ సమాప్త. శ్రీ పిప్పలాదా మహర్షిచే ప్రబోధించబడిన దేహతత్వము, మోక్ష అమార్గముల గురించి చెప్పుచున్న ఈ గర్భోపనిషత్ మోక్షశాస్త్రము సమాప్తము. ఇతి గర్భోపనిషత్. ఇతి గర్భోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.